వైశ్వజ్యోతిషం ఆహవై శూన్యజ్ఞానం కర్యాతామృతాయ వందే బ్రహ్మలోకాయ కావ్య

మందాయి ప్రణవాయి ఆయి భాయి ఆయోని మరుణారుహదె ఓహా గమాయింద్ర Yeah. ప్రపయ Oh, Yeah.

Oh,